ಪನನನನದನ್ನಾನನದೆ ತಿಂದಿಗಿತ್ತಿಗಿದಗದಿಗಿದಾರಾದನ್ನಾನನದೆ ತನ್ನಾನನದೆ ಪನನನನದನ್ನಾನನರೆ ತಿಂದಿಗಿತ್ತಿಗಿದಗದಿಗಿದಾರಾದನ್ನಾನನದೆ ఆకాశం పందలు గట్టి ఆవేశం తొంగలు జాతి చెరు ప్రావుగల ఆరవమోడే వన్నెత్తి ఇరవేగియ వార్ముడి గట్టి పుళ తున్నియ దావణి చుట్టి పగలించిరి చూడి ఒరుంగి ఎన్నాడ్ కరళేగి ఇణంగి ఇరంగి మాడూరు ఆకాశం పందలు గట్టి ఆవేశం తొంగలు జాతి చెరు ప్రావుగల ఆరవమోడే వన్నెత్తి ఇరవేగియ వార్మోడి గట్టి పుళ తున్నియ దావణి చుట్టి పగలించిరి చూడి ఒరుంగి ఎన్నాడు కరళేగిణంగి ఇరంగి మాళోరు மைதானத்து களியாட்டம் தீபாரும் மல்சரமெல்லாம் மனதாரில் உற்சவமாயி போரோரோ கொஞ்சு விஷாதம் முகிலாய் பெய்தொழியும் நீ கைதோல செயலோடே துள்ளணு நெஞ்சம் ஒருமிச்சுர சப்புழ நீந்தான் போருந்து ఆకాశం పందలు గట్టి ఆవేశం తొంగలు జాతి చెరు ప్రావుగల ఆరవమోడే వన్నెత్తి ఇరవేగియ వార్మోడి గట్టి పుళ తున్నియ దావణి చుట్టి పగలించిరి చూడి ఒరుంగి ఎన్నాడు కరళేగిణంగి ఇరంగి మాళోరు கம்பவலிக்கே வாக்கேற்றம் சங்காதி போகல்லே ஸ்நேகத்தின் பூந்தேனுண்ணாம் மூக்கற்றம் கண்ணீரில் பூக்கணொரிஷ்டம் களிவாக்கில் மாஞ்சு பிணக்கம் எல்லாக்கும் மின்னினி பால்யம் உணரும்னே சுண்டில் ஒரீனம் பதிரில்லா கதிருள்ளால் கொய்யண நாடு ஹய துடி கொட்டி உறஞ்சே மாளோரு ஆகாஷம் பந்தலு கெட்டி ஆவேஷம் தொங்கலு ஜாத்தி செரு பிராவுகள் ஆரவமோடே வந்நெத்தி இரவேகிய வார்மோடி கெட்டி புழ துண்ணிய தாவணி சுற்றி பகலின் சிரி சூடி ஒருங்கி என்னாடு கரளேகி